ఆటల సరదాలో పుస్తకం 7వ భాగం. రేకు మూతతో గడియారం. ఒక పాత రేకు డబ్బా మూతను తీసుకోండి. మూత మధ్యలో మేకుతో రంధ్రం చేయండి. ఈ రంధ్రంలో ప్రస్ఫటన యొక్క ఒక భాగాన్ని పంచర్ సొల్యూషన్తో అతికించండి. ఇప్పుడు ప్రస్ఫటన 2వ భాగాన్ని తీసుకోండి. అందులోని పళ్ళంలో గుండుసూతి తలను ఉంచి సొల్యూషన్తో అతికించండి. ఒక అగ్గిపుల్ల ముక్కను ఇరికించి గుండుసూది మనను బాల్ పెన్ రీఫిల్లో దూర్చండి. ఇదే నిమిషాల ముళ్ళు. ఒక పలచని రేకు నుంచి 8 మిల్లీమీటర్ల వ్యాసం గల గుండ్రని ఆకృతిని కత్తిరించండి. దీని మధ్యన రంధ్రం చేయండి. ఒకవైపున కొసలాగా చేసి అందులో రీఫిల్ ముక్కను పొందుపరచండి. ఇదే గంటల ముళ్ళు. ఒక క్యాలెండర్ నుంచి 1 నుంచి 12 వరకు గల తేదీల సంఖ్యలను కత్తిరించండి. ఈ సంఖ్యలను రేకుమూత డైల్ మీద సమాన దూరంలో అతికించండి. మూత మధ్యలో ప్రెస్ బటన్లో ఇప్పుడు నిమిషాల గంటల ముళ్ళను అమర్చండి. ముళ్ళను డైల్ మీద తిప్పుతూ మీరు గడియారంలో ఏ సమయాన్నైనా చూపవచ్చు. ఇసుక గడియారం. 2 ఖాళీ ఇంజెక్షన్ సీసాలను వాటి రబ్బర్ మూతలను తీసుకోండి. మూతల సమతల భాగాలను పంచర్ సొల్యూషన్తో అతికించండి. ఒక పొడవైన తుమ్మముళ్ళుతోనో మేకుతోనో మూతల మధ్య ఒక రంధ్రం చేయండి. ఖాళీ బాల్ పెన్ రీఫిల్ నుంచి సుమారు 0.5 సెంటీమీటర్ పొడవైన ముక్కను కత్తిరించండి. ఈ ముక్కను రీఫిల్ మొనతో తోసి 2 రబ్బర్ మూతల మధ్యన ఇరికించండి. రీఫిల్ ముక్క కొద్దిగా తడిగా ఉండటం వలన సులభంగానే లోపలికి పోతుంది. ఇప్పుడు మనం మూతల మధ్యలోని రంధ్రాన్ని స్పష్టంగా చూడగలం. ఒక సీసాను ఎండిన సన్నని ఇసుకతో నింపండి. దీని మీద మూతలను 2వ సీసాను అమర్చండి. ఇప్పుడు సీసాలను బోర్లించండి. పై సీసాలో నింపిన ఇసుక గుండా కింద సీసాలోకి రావడం ఆరంభిస్తుంది. గడియారాన్ని చూసి 1 నిమిషం పూర్తిగా ఇసుకను రాలనివ్వండి. పై సీసాలో మిగిలిన ఇసుకను పారవేయండి. ఈ విధంగా 1 నిమిషం ఇసుక గడియారం తయారవుతుంది. దీనితో మనం అనేక ప్రయోగాలు చేయవచ్చు. ఉదాహరణకు 1 నిమిషంలో ఎన్నిసార్లు నాడి స్పందిస్తుంది, 1 నిమిషంలో నీవు ఎన్నిసార్లు శ్వాసిస్తావు, 1 నిమిషంలో నీవు ఎన్ని అడుగులు నడుస్తావు. ఈ గడియారంతో మనం లోలకొండోలనాలను లెక్కించవచ్చు. చదరంగం లాంటి ఆటలలో కూడా మనం ఇసుక గడియారాన్ని ఉపయోగించవచ్చు. గణకం. ఒక పాత రబ్బరు చెప్పు నుంచి 10x5 సెంటీమీటర్ల ముక్కను కత్తిరించండి. దీనిపై 3 గీతలు గీయండి. ప్రతి గీత పైన సమాన దూరంలో 9 గుర్తులు పెట్టండి. చెప్పులు కుట్టేవాని మేకుతో ఈ గుర్తులపై రంధ్రాలు చేయండి. ఈ గణకం మీద 1 నుంచి 999 వరకు గల సంఖ్యలను చూపవచ్చు. గణకం మీద కుడివైపు పంక్తి 1లను, మధ్య పంక్తి 10లను, ఎడమవైపు పంక్తి 100లను చూపుతాయి. 9ని సూచించడానికి ఒక అగ్గిపుల్లను కుడివైపు పంక్తిలో అన్నిటికన్నా పైరంధ్రంలో గుచ్చండి. 10ని తెలపడానికి మధ్య పంక్తిలో అన్నిటికన్నా కింది రంధ్రంలో అగ్గిపుల్లను గుచ్చండి. 500ను సూచించడానికి ఎడమవైపు పంక్తిలోని కింద నుంచి 5వ రంధ్రంలో అగ్గిపుల్లను గుచ్చండి. 999ని తెలపడానికి 3 పంక్తుల పైన రంధ్రాలలో ఒక్కొక్క అగ్గిపుల్లను ఉంచండి. గణకంలో 1 అగ్గిపుల్ల కూడా లేకుంటే అది 0ను తెలుపుతుంది.